ఓం నమః నయన శ్రుతులకు, ఓం నమః హృదయ లయలకు. హృదయం తపన తెలిసి నా హృదయం కనులు తడిసే వేళలు గాలులు వీచగా జీవన వేణులలో మోహన పాడగా దూరములేనిదై లోకము తోచగా కలిసి కరిగేలి.